అసావాదిత్యోసావసావాదిత్యోస్మిన్నస్మిన్నాదిత్యోసావసావాదిత్యోస్మిన్ ఆదిత్యోస్మిన్నస్మిన్నాదిత్య ఆదిత్యోస్మిన్ లోకే లోకేస్మిన్నాదిత్య ఆదిత్యోస్మిన్ లోకే అస్మిన్ లోకే లోకేస్మిన్నస్మిన్ లోక ఆసీదాసీన్ లోకేస్మిన్నస్మిన్ లోక ఆసీద్ లోక ఆసీదాసీన్ లోకే లోక ఆసీత్తం తమాసీన్ లోకే లోక ఆసీత్తం ఆసీత్తం తమాసీదాసీత్తం దేవా దేవాస్తమాసీదాసీత్తం దేవాస్తం దేవా పృష్టైః పృష్టైర్దేవాస్తం దేవాః పృష్టైః దేవాః పృష్టైః పృష్టైర్దేవా దేవాః పృష్టైః పరిగృహ్య పరిగృహ్య పృష్టైర్దేవా దేవాః పృష్టైః పరిగృహ్య పృష్టైః పరిగృహ్య పరిగృహ్య పృష్టైః పరిగృహ్య సవర్గకం సవర్గం పరిగృహ్య పృష్టైః పరిగృహ్య సవర్గం పరిగృహ్య సవర్గకోసవర్గం పరిగృహ్య పరిగృహ్య సవర్గం లోకం లోకకోసవర్గం పరిగృహ్య పరిగృహ్య సవర్గం లోకం పరిగృహ్యేతి పరిగృహ్య సవర్గం లోకం లోకకోసవర్గకోసవర్గం లోకమగమయన్ నగమయన్ లోకకోసవర్గకోసవర్గం లోకమగమయన్ సవర్గమితి సవర్గం లోకమగమయన్ నగమయన్ లోకం లోకమగమయన్ పరైః పరైరగమయన్ లోకం లోకమగమయన్ పరైః అగమయన్ పరైః పరైరగమయన్ నగమయన్ పరైరవస్థాదవస్థాత్ పరైరగమయన్ నగమయన్ పరైరవస్థాత్ పరైరవస్థాదవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరివర్యవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరి అవస్థాత్ పరివర్యవస్థాదవస్థాత్ పర్యగృహన్ నగృహన్ పర్యవస్థాదవస్థాత్ పర్యగృహన్ పర్యగృహన్ నగృహన్ పరివర్యగృహన్ దివాకీర్త్యేన దివాకీర్త్యేన గృహన్ పరివర్యగృహన్ దివాకీర్త్యేన అగృహన్ దివాకీర్త్యేన దివాకీర్త్యేన గృహన్ నగృహన్ దివాకీర్త్యేన సువర్గే సువర్గే దివాకీర్త్యేన గృహన్ నగృహన్ దివాకీర్త్యేన సువర్గే దివాకీర్త్యేన సువర్గే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే దివాకీర్త్యేనేతి దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువహే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రత్యస్థాపయన్న స్థాపయన్ ప్రతి లోకే లోకే ప్రత్యస్థాపయన్న ప్రత్యస్థాపయన్న స్థాపయన్ ప్రతి ప్రత్యస్థాపయన్ పరైః పరేరస్థాపయన్ ప్రతి ప్రత్యస్థాపయన్ పరైః అస్థాపయన్ పరైః పరేరస్థాపయన్న స్థాపయన్ పరైః పరస్తాత్ పరస్తాత్ పరేరస్థాపయన్న స్థాపయన్ పరైః పరస్తాత్ పరైః పరస్తాత్ పరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరిపరిపరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరి పరస్తాత్ పరిపరిపరస్తాత్ పరస్తాత్ పర్యగృహన్న గృహన్ పరిపరస్తాత్ పరస్తాత్ పర్యగృహన్ పర్యగృహన్న గృహన్ పరిపర్యగృహన్ పృష్టైః పృష్టైరగృహన్ పరిపర్యగృహన్ పృష్టైః అగృహన్ పృష్టైః పృష్టైరగృహన్న గృహన్ పృష్టైరుపావారోహన్ పావారోహన్ పృష్టైరగృహన్న గృహన్ పృష్టైరుపావారోహన్ పృష్టైరుపావారోహన్ పావారోహన్ పృష్టైః పృష్టైరుపావారోహన్ స ఉపావారోహన్ పృష్టైః పృష్టైరుపావారోహన్ స ఉపావారోహన్ స ఉపావారోహన్ పావారోహన్ స వై వై స ఉపావారోహన్ పావారోహన్ స వై ఉపావారోహన్ నిత్యుపా అవారోహన్ సవై వై ససవా అసావసౌ వై ససవా అసౌ వా అసావసౌ వై వా అసావాదిత్య ఆదిత్యోసౌ వై వా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యో అసావసావాదిత్యోముష్మిన్నముష్మిన్నాదిత్యోసావసావాదిత్యోముష్మిన్నో ఆదిత్యోముష్మిన్నముష్మిన్నాదిత్య ఆదిత్యోముష్మిన్ లోకే లోకే ముష్మిన్నాదిత్య ఆదిత్యోముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే పరైః పరైర్లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే పరైః లోకే పరైః పరైర్లోకే లోకే పరైరుభయద ఉభయదః పరైర్లోకే లోకే పరైర్భయదః పరైర్భయద ఉభయదః పరైః పరైర్భయదః పరిగృహీతః పరిగృహీత ఉభయదః పరైః పరైర్భయదః పరిగృహీతః ఉభయదః పరిగృహీతః పరిగృహీత ఉభయద ఉభయదః పరిగృహీతో యద్యత్ పరిగృహీత ఉభయద ఉభయదః పరిగృహీతో యద్ పరిగృహీతో యద్యత్ పరిగృహీతః పరిగృహీతో యత్ పృష్టాని పృష్టాని యత్ పరిగృహీతః పరిగృహీతో యత్ పృష్టాని పరిగృహీత ఇది పరిగృహీతః యత్ పృష్టాని పృష్టాని యద్యత్ పృష్టాని భవంతి భవంతి పృష్టాని యద్యత్ పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని భవంతి సువర్గకోసువర్గం భవంతి పృష్టాని పృష్టాని భవంతి సువర్గం భవంతి సువర్గకో సువర్గం భవంతి భవంతి సువర్గమేవైవ సువర్గం భవంతి భవంతి సువర్గమేవ సువర్గమేవైవ సువర్గకో సువర్గమేవ తైస్తైరేవ సువర్గకో సువర్గమేవ తైః సువర్గమిది సువాగం ఏవతైస్తైరేవైవ తైర్లోకం లోకం తైరేవైవ తైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకం యజమానా యజమానా లోకం తైస్తైర్లోకం యజమానా లోకం యజమానా యజమానా లోకం లోకం యజమానాయంతయంతి యజమానా లోకం లోకం యజమానాయంతి యజమానాయంతయంతి యజమానా యజమానాయంతి పరైః పరైర్యంతి యజమానా యజమానాయంతి పరైః యంతి పరైః పరైర్యంతయంతి పరైరవస్థాదవస్థాత్ పరైర్యంతయంతి పరైరవస్థాత్ పరైరవస్థాదవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరివర్యవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరి అవస్థాత్ పరివర్యవస్థాదవస్థాత్ పరిగృహంతి గృహంతి పర్యవస్థాదవస్థాత్ పరిగృహంతి పరిగృహంతి గృహంతి పరి పరిగృహంతి దివాకీర్త్యేన దివాకీర్త్యేన గృహంతి పరి పరిగృహంతి దివాకీర్త్యేన గృహంతి దివాకీర్త్యేన దివాకీర్త్యేన గృహంతి గృహంతి దివాకీర్త్యేన సువర్గే సువర్గే దివాకీర్త్యేన గృహంతి గృహంతి దివాకీర్త్యేన సువర్గే దివాకీర్త్యేన సువర్గే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే దివాకీర్త్యేనేతి దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువహగే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి ప్రతిష్టంతి నిష్టంతి ప్రతి ప్రతిష్టంతి పరైః పరైస్ తిష్టంతి ప్రతి ప్రతిష్టంతి పరైః తిష్టంతి పరైః పరైస్ తిష్టంతి నిష్టంతి పరైః పరస్తాత్ పరస్తాత్ పరైస్ తిష్టంతి నిష్టంతి పరైః పరస్తాత్ పరైః పరస్తాత్ పరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరి పరి పరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరి పరస్తాత్పరి పరి పరస్తాత్ పరస్తాత్పరి గృహంతి గృహంతి పరి పరస్తాత్ పరస్తాత్పరి గృహంతి పరి గృహంతి గృహంతి పరి పరి గృహంతి పృష్టైః పృష్టైర్గృహంతి పరి పరి గృహంతి పృష్టైః గృహంతి పృష్టైః పృష్టైర్గృహంతి గృహంతి పృష్టైరుపావరోహంతి పావరోహంతి పృష్టైర్గృహంతి గృహంతి పృష్టైరుపావరోహంతి పృష్టైరుపావరోహంతి పావరోహంతి పృష్టైః పృష్టైరుపావరోహంతి యద్యదుపావరోహంతి పృష్టైః పృష్టైరుపావరోహంతి యద్ ఉపావరోహంతి యజ్జదుపావరోహంచి పావరోహంతి యత్పదే పరే యదుపావరోహంచి పావరోహంతి యత్పదే ఉపావరోహంతి ఇత్యుపావరోహంతి యత్పదే పరే యజ్జత్పదే పరస్తాత్ పరస్తాత్ పరే యజ్జత్పదే పరస్తాత్ పరే పరస్తాత్ పరస్తాత్ పరే పరే పరస్తాన్నన పరస్తాత్ పరే పరే పరస్తాన్న పరస్తాన్నన పరస్తాత్ పరస్తాన్నస్యస్యర్న పరస్తాత్ పరస్తాన్నస్యః నస్యస్యర్ణనస్యః పరాంచః పరాంచస్యర్ణనస్యః పరాంచః స్యః పరాంచః పరాంచస్యస్యః పరాంచః సువర్గాత్ సువర్గాత్ పరాంచస్యస్యః పరాంచః సువర్గాత్ పరాంచః సువర్గాత్ సువర్గాత్ పరాంచః పరాంచః సువర్గాల్లోకాల్లోకాత్ సువర్గాత్ పరాంచః పరాంచః సువర్గాల్లోకాత్ స్వర్గాల్లోకాల్లోకాత్ స్వర్గాత్ స్వర్గాల్లోకాన్యర్లోకాత్ స్వర్గాత్ స్వర్గాల్లోకాన్ని స్వర్గాది సువహగాత్ లోకాన్యర్లోకాల్లోకాన్ నిష్పద్యరన్ పద్యరన్ నిర్లోకాల్లోకాన్ నిష్పద్యరన్ నిష్పద్యరన్ పద్యరన్ నిర్నిష్పద్యరన్ యద్యత్పద్యరన్ నిర్నిష్పద్యరన్ యద్ పద్యరన్ యద్యత్పద్యరన్ పద్యరన్ యదవస్థాదవస్థాత్ యత్పద్యరన్ పద్యరన్ యదవస్థాత్ యదవస్థాదవస్థాద్యద్యదవస్థాన్ననావస్థాద్యద్యదవస్థాన్న అవస్థాన్ననావస్థాదవస్థాన్నస్యస్యర్ణావస్థాదవస్థాన్నస్యః నస్యస్యర్ణనస్యః ప్రజాః ప్రజాస్యర్ణనస్యః ప్రజాః స్యః ప్రజాః ప్రజాస్యస్యః ప్రజానిర్నిష్ప్రజాస్యస్యః ప్రజానిః ప్రజానిర్నిష్ప్రజాః ప్రజానిర్దహేయర్దహేయర్నిష్ప్రజాః ప్రజానిర్దహేయుః ప్రజా ఇది ప్రజాః నిర్దహేయర్దహేయర్నిర్నిర్దహేయరభితోభితోదహేయర్నిర్నిర్దహేయరభితః దహేయరభితోభితోదహేయర్దహేయరభితో దివాకీర్త్యం దివాకీర్త్యమభితోదహేయర్దహేయరభితోదివాకీర్త్యం అభితో దివాకీర్త్యం దివాకీర్త్యమభితోభితో దివాకీర్త్యం పరస్సామానః పరస్సామానో దివాకీర్త్యమభితోభితో దివాకీర్త్యం పరస్సామానః దివాకీర్త్యం పరస్సామానః పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి దివాకీర్త్యమిది దివాకీర్త్యం. పరస్సామానో భవంతి భవంతి పరస్సామానః పరస్సామానో భవంతి సువర్గే సువర్గే భవంతి పరస్సామానః పరస్సామానో భవంతి సువర్గే. పరస్సామాన ఇది పరః సామానః భవంతి సువర్గే సువర్గే భవంతి భవంతి సువర్గ ఏవైవ సువర్గే భవంతి భవంతి సువర్గ ఏవ సువర్గ ఏవైవ సువర్గే సువర్గ ఏవైనానేనానేవ సువర్గే సువర్గ ఏవైనాన్ సువర్గ ఇది సువర్గే ఏనాకే లోక ఏనాక ఉభయత ఉభయత లోక ఏనాక ఉభయత లోక ఉభయత ఉభయత లోకే లోక ఉభయత పరివర్యుభయత లోకే లోక ఉభయత పరి ఉభయత పరివర్యుభయత ఉభయత పరిగృహంది గృహంది పరియుభయత ఉభయత పరిగృహంది పరిగృహంది గృహంది పరి పరిగృహంది యజమానా యజమానా గృహంది పరి పరిగృహంది యజమానా గృహంది యజమానా యజమానా గృహంది గృహంది యజమానా వై వై యజమానా గృహంది గృహంది యజమానా వై యజమానా వై వై యజమానా యజమానా వైదివాగీర్త్యం దివాగీర్త్యం వై యజమానా యజమానా వైదివాగీర్త్యం వైదివాగీర్త్యం దివాగీర్త్యం వై వైదివాగీర్త్యమో సంవత్సర సంవత్సరో దివాగీర్త్యం వై వైదివాగీర్త్యమో సంవత్సర దివాగీర్త్యో సంవత్సర సంవత్సరో దివాగీర్త్యం దివాగీర్త్యో సంవత్సర పరస్సామాన పరస్సామాన సంవత్సరో దివాగీర్త్యం దివాగీర్త్యో సంవత్సర పరస్సామాన దివాకీర్త్యమిది దివాకీర్త్యం సంవత్సర పరస్సామాన పరస్సామాన సంవత్సర సంవత్సర పరస్సామానోభిదోభిద పరస్సామాన సంవత్సర సంవత్సర పరస్సామానోభిద సంవత్సర ఇది సంవత్సర పరస్సామానోభిదోభిద పరస్సామాన పరస్సామానోభిదో దివాకీర్త్యం దివాకీర్త్యమభిద పరస్సామాన పరస్సామానోభిదో దివాకీర్త్యం పరస్సామాన ఇది పరః సామానః అభిదో దివాకీర్త్యం దివాకీర్త్యమభిదోభిదో దివాకీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాకీర్త్యమభిదోభిదో దివాకీర్త్యం పరస్సామాన దివాకీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి దివాకీర్త్యమిది దివాకీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి సంవత్సరే సంవత్సరే భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి సంవత్సరే పరస్సామాన ఇది పరః సామానః భవంతి సంవత్సరే సంవత్సరే భవంతి భవంతి సంవత్సర ఏవైవ సంవత్సరే భవంతి భవంతి సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవోభయత ఉభయత ఏవ సంవత్సరే సంవత్సర ఏవోభయత సంవత్సర ఇది సంవత్సరే ఏవోభయత ఉభయత ఏవైవోభయత ప్రతి ప్రత్యుభయత ఏవైవోభయత ప్రతి ఉభయత ప్రతి ప్రత్యుభయత ఉభయత ప్రతిష్టంది తిష్టంది ప్రత్యుభయత ఉభయత ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది పృష్టం పృష్టం తిష్టంది ప్రతి ప్రతిష్టంది పృష్టం తిష్టంది పృష్టం పృష్టం తిష్టంది తిష్టంది పృష్టం వై వై పృష్టం తిష్టంది తిష్టంది పృష్టం వై పృష్టం వై వై పృష్టం పృష్టం వైదివాకీర్త్యం దివాకీర్త్యం వై పృష్టం పృష్టం వైదివాకీర్త్యం వైదివాకీర్త్యం దివాకీర్త్యం వై వైదివాకీర్త్యం పార్శ్వే పార్శ్వే దివాకీర్త్యం వై వైదివాకీర్త్యం పార్శ్వే దివాకీర్త్యం పార్శ్వే పార్శ్వే దివాకీర్త్యం దివాకీర్త్యం పార్శ్వే పరస్సామాన పరస్సామాన పార్శ్వే దివాకీర్త్యం దివాకీర్త్యం పార్శ్వే పరస్సామాన దివాకీర్త్యమిది దివాకీర్త్యం పార్శ్వే పరస్సామాన పరస్సామాన పార్శ్వే పార్శ్వే పరస్సామానోభిదోభిద పరస్సామాన పార్శ్వే పార్శ్వే పరస్సామానోభిద పార్శ్వే ఇది పార్శ్వే పరస్సామానోభిదోభిద పరస్సామాన పరస్సామానోభిదో దివాకీర్త్యం దివాకీర్త్యమభిద పరస్సామాన పరస్సామానోభిదో దివాకీర్త్యం పరస్సామాన ఇది పరః సామానః అభిదో దివాకీర్త్యం దివాకీర్త్యమభిదోభిదో దివాకీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాకీర్త్యమభిదోభిదో దివాకీర్త్యం పరస్సామాన దివాకీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామానో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానో భవంతి దివాకీర్త్యమిది దివాకీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి తస్మాత్ పరస్సామాన ఇది పరః సామానః భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాదభిదోభిదస్తస్మాత్ భవంతి భవంతి తస్మాదభిదః తస్మాదభిదోభిదస్తస్మాత్ తస్మాదభిదః పృష్టం పృష్టమభిదస్తస్మాత్ తస్మాదభిదః పృష్టం అభిదః పృష్టం పృష్టమభితోభిదః పృష్టం పార్శ్వే పార్శ్వే పృష్టమభితోభిదః పృష్టం పార్శ్వే పృష్టం పార్శ్వే పార్శ్వే పృష్టం పృష్టం పార్శ్వే భూయిష్ఠా భూయిష్ఠా పార్శ్వే పృష్టం పృష్టం పార్శ్వే భూయిష్ఠా పార్శ్వే భూయిష్ఠా భూయిష్ఠా పార్శ్వే పార్శ్వే భూయిష్ఠా గ్రహాగ్రహ భూయిష్ఠా పార్శ్వే పార్శ్వే భూయిష్ఠా గ్రహా పార్శ్వే ఇది పార్శ్వే భూయిష్ఠాగ్రహాగ్రహ భూయిష్ఠా భూయిష్ఠాగ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ భూయిష్ఠా భూయిష్ఠాగ్రహ గృహ్యందే గ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే భూయిష్టం భూయిష్టం గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే భూయిష్టం గృహ్యందే భూయిష్టం భూయిష్టం గృహ్యందే గృహ్యందే భూయిష్టకోశస్య దేశస్య దే భూయిష్టం గృహ్యందే గృహ్యందే భూయిష్టకోశస్య దే భూయిష్టకోశస్య దేశస్య దే భూయిష్టం భూయిష్టకోశస్య దే యజ్ఞస్య యజ్ఞస్య శస్య దే భూయిష్టం భూయిష్టకోశస్య దే యజ్ఞస్య యజ్ఞస్య గ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథింగ్రంథ గృహ్యందే సత్త గృహ్యందే సత్త సత్త గృహ్యందే గృహ్యందే సత్త వై వై సత్త గృహ్యందే గృహ్యందే సత్త వై సత్త వై వై సత్త సత్త వై శీర్షణ్యా శీర్షణ్యా వై సత్త సత్త వై శీర్షణ్యా వైశీర్షణ్యా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా శీర్షణ్యా ప్రాణా శీర్షణ్యా ప్రాణా ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణాన్ ప్రాణా ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణా ప్రాణా ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణా ప్రాణా ప్రాణానేవ ప్రాణా ఇది ప్రాణా ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానేషు యజమానేష్వేవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానేషు ప్రాణాని ప్రాణాన్ ఏ యజమానేషు యజమానేష్వేవ యజమానేషు దధతి దధతి యజమానేష్వేవ యజమానేషు దధతి యజమానేషు దధతి దధతి యజమానేషు యజమానేషు దధతి యజ్జద్దధతి యజమానేషు యజమానేషు దధతి యత్ దధతి యజ్జద్దధతి దధతి యత్పరాచీనాని పరాచీనాని యద్దధతి దధతి యత్పరాచీనాని యత్పరాచీనాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్ఠాని పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాని భవంతి పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంత్యముమం భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంత్యముం భవంత్యముమం భవంతి భవంత్యముమేవైవామం భవంతి భవంత్యముమేవ అముమేవైవామముమేవతైస్తైరేవామముమేవతైః దేవతైస్తైరేవైవతైర్లోకం లోకం తైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం తైస్తైర్లోకమభ్యారోహంతి లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి యద్యద్భ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి యద్ అభ్యారోహంతి యద్యద్భ్యారోహంత్యభ్యారోహంతి యదిమమం యద్భ్యారోహంత్యభ్యారోహంతి యదిమం అభ్యారోహంతేత్యభి ఆరోహంతి యదిమమిమయ్యద్యదిమల్లోకం లోకమిమయ్యద్యదిమల్లోకం ఇమల్లోకం లోకమిమమిమల్లోకన్నన లోకమిమమిమల్లోకన్న లోకన్నన లోకం లోకన్న ప్రత్యవరోహేయుః ప్రత్యవరోహేయుర్న లోకం లోకన్న ప్రత్యవరోహేయుః న ప్రత్యవరోహేయుః ప్రత్యవరోహేయుర్న ప్రత్యవరోహేయుర్న ప్రత్యవరోహేయుర్ ప్రత్యవరోహేయుదత్ప్రత్యవరోహేయుః ప్రత్యవరోహేయుర్ద్వావోత్ప్రత్యవరోహేయుః ప్రత్యవరోహేయుర్ద్వా ప్రత్యవరోహేయుడి ప్రతి అవరోహేయుః ఉద్వావోదుద్వామాద్యర్వోదుద్వామాద్యయుః వామాద్యర్వా భామాద్యర్యజమానా యజమానామాద్యర్వా భామాద్యర్యజమానా బహుయాజినో ప్రతిష్ఠిత బహుయాజినో ప్రతిష్ఠిత స్యుర ప్రతిష్ఠిత బహుయాజినో ప్రతిష్ఠిత స్యుర బహుయాదిన ఇది బహుయాదిన అప్రతిష్ఠిత్యుర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తేర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తే అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత్యుస్తేకవింశతిరాత్రమేకవింశతిరాత్రంతేకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రమేకవింశతిరాత్రంతేకవింశతిరాత్రమాసీరన్నాసీరన్నేకవింశతిరాత్రంతేకవింశతిరాత్రమాసీరన్ ద్వాదశ ద్వాదశాసీరన్నేకవింశతిరాత్రమేకవింశతిరాత్రమాసీరన్ ద్వాదశ ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ఆసీరం ద్వాదశ ద్వాదశాసీరన్నాసీరం ద్వాదశ మాసామాసా ద్వాదశాసీరన్నాసీరం ద్వాదశ మాసామాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచమాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ మాసా పంచ పంచమాసా మాసా పంచర్తవ అర్ధవ పంచమాసా మాసా పంచర్తవ పంచర్తవ అర్ధవ పంచ పంచర్తవస్త్రయ స్త్రియ అర్ధవ పంచ పంచర్తవస్త్రియ అర్ధవస్త్రయ స్త్రియ అర్ధవ అర్ధవస్త్రియ ఇమ ఇమే త్రియ అర్ధవ అర్ధవస్త్రియ ఇమే త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య ఏకవింశ ఏకవింశ ఆదిత్యోసావసావాదిత్య ఏకవింశ ఆదిత్య ఏకవింశ ఏకవింశ ఆదిత్య ఆదిత్య ఏకవింశ ఏతావంత ఏతావంత ఏకవింశ ఆదిత్య ఆదిత్య ఏకవింశ ఏతావంత ఏకవింశ ఏతావంత ఏతావంత ఏకవింశ ఏకవింశ ఏతావంతో వై వా ఏతావంత ఏకవింశ ఏకవింశ ఏతావంతో వై ఏకవింశ ఇత్యేకావింశ ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా వైదేవలోకా దేవలోకా వై వైదేవలోకాస్తేషు తేషు దేవలోకా వై వైదేవలోకాస్తేషు దేవలోకాస్తేషు తేషు దేవలోకా దేవలోకాస్తేష్వే వైవ తేషు దేవలోకా దేవలోకాస్తేష్వేవ దేవలోకా ఇది దేవలోకాః తేష్వే వైవ తేషు తేష్వేవ యథా పూర్వం యథా పూర్వమేవ తేషు తేష్వేవ యథా పూర్వం ఏవ యథా పూర్వం యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతిష్ఠంతి యథా పూర్వమిది యథా పూర్వం ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రతి ప్రతిష్టంజసావసౌ తిష్ఠంతి ప్రతి ప్రతిష్టంజసౌ తిష్ఠంజసావసౌ తిష్ఠంతి తిష్ఠంజసావాదిత్య ఆదిత్యోసౌ తిష్ఠంతి తిష్ఠంజసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్యోననాదిత్యోసావసావాదిత్యోన ఆదిత్యోననాదిత్య ఆదిత్యోన వివినాదిత్య ఆదిత్యోనవి నవివినవ్యరోచితారోచిత వినవ్యరోచిత వ్యరోచితారోచిత వివ్యరోచిత సో రోచిత వివ్యరోచిత స అరోచిత సో రోచితారోచిత స ప్రజాపతి ప్రజాపతిగుంసో రోచితారోచిత స ప్రజాపతి స ప్రజాపతి ప్రజాపతిగుంస ప్రజాపతిముపోప ప్రజాపతిగుంస ప్రజాపతిముప ప్రజాపతిముపోప ప్రజాపతి ప్రజాపతిముపాధావత ధావత ఉప ప్రజాపతి ప్రజాపతిముపాధావత్ ప్రజాపతి ప్రజాపతి ఉపాధావత ధావదు గోపాధావత్ తస్మై తస్మా అధావదు గోపాధావత్ తస్మై అధావత్ తస్మై తస్మా అధావత ధావత్ తస్మా ఏతమేతం తస్మా అధావత ధావత్ తస్మా ఏతం తస్మా ఏతమేతం తస్మై తస్మా ఏతమేక వికోషిత రాత్రమేక వికోషిత రాత్రమేతం తస్మై తస్మా ఏకమేక వికోషిత రాత్రం ఏతమేక వికోషిత రాత్రమేక వికోషిత రాత్రమేతమేతమేక వికోషిత రాత్రం ప్రైక వికోషిత రాత్రమేతమేతమేక వికోషిత రాత్రం ప్ర ఏక వికోషిత రాత్రం ప్రైక వికోషిత రాత్రమేక వికోషిత రాత్రం ప్రాయచ్చదేచ్చత్రైక వికోషిత రాత్రమేక వికోషిత రాత్రం ప్రాయచ్చద ఏక వికోషిత రాత్రమిత్యేక వికోషతి రాత్రం ప్రాయచ్చదయచ్చత్ర ప్రాయచ్చత్తంతమయచ్చత్ర ప్రాయచ్చత్తం అయచ్చత్తంతమయచ్చదయచ్చత్తమాతమయచ్చదయచ్చత్తమా అమాదంతమాహరదహరదాదంతమాహరద ఆహరదహరదాహరత్తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదహరత్తేనాయుదతాయుదతేనాహరదహరత్తేనాయుదత తేనాయుదతాయుదతేన తేనాయుజతస్తతో యజతేన తేనాయుజతత అయజతతస్తతో యజతాయజతతో వై వై తతో యజతాయజతతో వై తతో వై వై తదస్తతో వైసస వై తదస్తతో వైస వైసస వై వైసో రోచత రోచత స వై వైసో రోచత సో రోచత రోచత సో రోచత యే రోచత సో రోచత యే అరోచత యే రోచత రోచత ఏమే యే రోచత రోచత ఏం ఏమేమయ్యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏక వింశతి రాత్రమేక వింశతి రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏక వింశతి రాత్రం విద్వాగుంస ఏక వింశతి రాత్రమేక వింశతి రాత్రం విద్వాగుంస విద్వాగుంస ఏక వింశతి రాత్రమాస ఆస ఏక వింశతి రాత్రం విద్వాగుంస విద్వాగుంస ఏక వింశతి రాత్రమాసతే ఏక వింశతి రాత్రమాసత ఆసత ఏక వింశతి రాత్రమేక వింశతి రాత్రమాసతే రోచంతే రోచంత ఆసత ఏక వింశతి రాత్రమేక వింశతి రాత్రమాసతే రోచంతే ఏక వింశతి రాత్రమిత్యేక వింశతి రాత్రం ఆసతే రోచంతే రోచంత ఆసత ఆసతే రోచంత ఏవైవ రోచంత ఆసత ఆసతే రోచంత ఏవ రోచంత ఏవైవ రోచంతే రోచంత ఏవైక వింశతి రాత్ర ఏక వింశతి రాత్ర ఏవ రోచంతే రోచంత ఏవైక వింశతి రాత్ర ఏవైక వింశతి రాత్ర ఏక వింశతి రాత్ర ఏవైవైక వింశతి రాత్రో భవతి భవత్యేక వింశతి రాత్ర ఏవైవైక వింశతి రాత్రో భవతి ఏక వింశతి రాత్రో భవతి భవత్యేక వింశతి రాత్ర ఏక వింశతి రాత్రో భవతి రుగ్రుగ్ భవత్యేక వింశతి రాత్ర ఏక వింశతి రాత్రో భవతి రుగ్ ఏక వింశతి రాత్ర ఇత్యేక వింశతి రాత్ర భవతి రుగ్రుగ్ భవతి భవతి రుగ్ వై వైరుగ్ భవతి భవతి రుగ్ వై ఋగ్ వై వైరుగ్రుగ్ వా ఏక వింశ ఏక వింశ వైరుగ్రుగ్ వా ఏక వింశ వా ఏక వింశ ఏక వింశ వై వా ఏక వింశ రుచకోరుచమేక వింశ వై వా ఏక వింశ రుచం ఏక వింశ రుచకోరుచమేక వింశ ఏక వింశ రుచమేవైవ రుచమేక వింశ ఏక వింశ రుచమేవ ఏక వింశ ఇత్యేక వింశ రుచమేవైవ రుచకోరుచమేవ గచ్చంతి గచ్చంతేవ రుచకోరుచమేవ గచ్చంతి ఏవ గచ్చంతి గచ్చంత్యేవైవ గచ్చంతి థో అథో గచ్చంత్యేవైవ గచ్చంతి థో గచ్చంతి థో అథో గచ్చంతి గచ్చంతి థో ప్రతిష్టాం ప్రతిష్టామథో గచ్చంతి గచ్చంతి థో ప్రతిష్టాం అథో ప్రతిష్టాం ప్రతిష్టామథో అథో ప్రతిష్టామేవైవ ప్రతిష్టామథో అథో ప్రతిష్టామేవ అథో ఇత్యథో ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ ప్రతిష్టా ప్రతిష్టైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ ప్రతిష్టా ప్రతిష్టామితి ప్రతిష్టా ఏవ ప్రతిష్టా ప్రతిష్టైవైవ ప్రతిష్టాహి ప్రతిష్టైవైవ ప్రతిష్టాహి ప్రతిష్టాహి ప్రతిష్టా ప్రతిష్టాహ్యేక వింశ ఏక వింశో హి ప్రతిష్టా ప్రతిష్టాహ్యేక వింశ ప్రతిష్ఠేతి ప్రతిష్టా హ్యేక వింశ ఏక వింశో హిత్యేక వింశోతి రాత్రావతి రాత్రావేక వింశో హిత్యేక వింశోతి రాత్రౌ ఏక వింశోతి రాత్రావతి రాత్రావేక వింశ ఏక వింశోతి రాత్రావభితోభితోతి రాత్రావేక వింశ ఏక వింశోతి రాత్రావభిద ఏక వింశ ఇత్యేక వింశ అతి రాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతి రాత్రావిత్యతి రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతోభితోభితో భవతో బ్రహ్మవర్చసస్య భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యాది పరిగృహీత్యై అర్వాంగ్యజ్ఞోర్వాగర్వాంగ్యజ్ఞస్సగుసంయజ్ఞోర్వాగర్వాంగ్యజ్ఞస్సం యజ్ఞస్సగుంసంయజ్ఞోయజ్ఞస్సంక్రామదక్రామతుసంయజ్ఞోయజ్ఞస్సంక్రామతు సంక్రామతక్రామతుసగుంసంక్రామత్వముష్మాదముష్మాత్క్రామతసగుంసంక్రామత్వముష్మాదధ్యధ్యముష్మాత్క్రామతక్రామత్వముష్మాదధి అముష్మాదధ్యధ్యముష్మాదముష్మాదధిమాం మామధ్యముష్మాదముష్మాదధిమాం అధిమాం మామధ్యధిమామభ్యభిమామధ్యధిమామభి నిర్దేవం నిర్వీరం నిర్దేవం నిర్దేవం నిర్వీరం కృత్వా నిర్వీరం నిర్దేవం నిర్వీరం కృత్వా నిర్వీరం కృత్వా కృత్వా నిర్వీరం నిర్వీరం కృత్వా విష్కంధం విష్కంధం కృత్వా నిర్వీరం నిర్వీరం కృత్వా విష్కంధం నిర్వీరమితి నిర్వీరం కృత్వా విష్కంధం విష్కంధం కృత్వా కృత్వా విష్కంధం తస్మిగ్గస్తస్మిన్ విష్కంధం కృత్వా కృత్వా విష్కంధం తస్మిన్ విష్కంధం తస్మిగ్గస్తస్మిన్ విష్కంధం విష్కంధం తస్మిన్ హీయతాగుహీయతాం తస్మిన్ విష్కంధం విష్కంధం తస్మిన్ హీయతాం విష్కంధమితి స్కంధం తస్మిన్ హీయతాగో హీయతాన్ తస్మిన్ గస్తస్మిన్ హీయతాన్ యో యో హీయతాన్ తస్మిన్ గస్తస్మిన్ హీయతాన్ యః హీయతాన్ యో యో హీయతాగో హీయతాన్ యో ఓస్మానస్మాన్ యో హీయతాగో హీయతాన్ యో ఓస్మాన్ యో ఓస్మానస్మాన్ యో యో ఓస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మాన్ యో యో ఓస్మాన్ ద్వేష్టి అస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మానస్మాన్ ద్వేష్టి ద్వేష్టీతి ద్వేష్టి శరీరం యజ్ఞశమలం యజ్ఞశమలకు శరీరకు శరీరం యజ్ఞశమలం కుసీదం కుసీదం యజ్ఞశమలకు శరీరకు శరీరం యజ్ఞశమలం కుసీదం యజ్ఞశమలం కుసీదం కుసీదం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం తస్మిగ్గస్తస్మిన్ కుసీదం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం తస్మిన్ యజ్ఞశమలమితి యజ్ఞశమలం కుసీదం తస్మిగ్గస్తస్మిన్ కుసీదం కుసీదం తస్మిన్ సీదతు సీదతు తస్మిన్ కుసీదం కుసీదం తస్మిన్ సీదతు తస్మిన్ సేదత సేదత తస్మిగ్గస్తస్మిన్ సేదత యో యస్ సేదత తస్మిగ్గస్తస్మిన్ సేదత యః సేదత యో యస్ సేదత సేదత యో ఆస్మాన్ అస్మాన్ యస్ సేదత సేదత యో ఆస్మాన్ యో ఆస్మాన్ అస్మాన్ యో యో ఆస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మాన్ యో యో ఆస్మాన్ ద్వేష్టి అస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి తేజస్తేన సగుంసంతేన తేజస్తేజస్తేన సం కేన సగుంసంతేన తేన సంక్రామక్రామ సంతేన తేన సంక్రామ సంగ్రామ క్రామ సంగ సంక్రామ మాం మాం క్రామ సంగ సంక్రామ మాం క్రామ మాం మాం క్రామ క్రామ మామభ్యభి మాం క్రామ క్రామ మామభి మామభ్యభి మాం మామభి అభీత్యభీత్ బ్రాహ్మణా ఋత్విజ ఋత్విజో బ్రాహ్మణాన్ బ్రాహ్మణా ఋత్విజో దేవాన్ దేవాన్ ఋత్విజో బ్రాహ్మణాన్ బ్రాహ్మణా ఋత్విజో దేవాన్ ఋత్విజో దేవాన్ దేవాన్ ఋత్విజ ఋత్విజో దేవాన్ యజ్ఞస్య యజ్ఞస్య దేవాన్ ఋత్విజ ఋత్విజో దేవాన్ యజ్ఞస్య దేవాన్ యజ్ఞస్య యజ్ఞస్య దేవాన్ దేవాన్ యజ్ఞస్య తపసా తపసా యజ్ఞస్య దేవాన్ దేవాన్ యజ్ఞస్య తపసా యజ్ఞస్య తపసా తపసా యజ్ఞస్య యజ్ఞస్య తపసా తే తపసా యజ్ఞస్య యజ్ఞస్య తపసా తే తపసా తే తపసా తపసా తే సమ తే తపసా తపసా తే సమ తే సమ సవ తే తే సవాహ మహగోసవ తే తే సవాహం అహమాహమహమాహువేహువ ఆహమహమాహువే ఆహువేహువ ఆహువే హువ ఇతి హువే ఇష్టేన భక్వం భక్వమిష్టేనేష్టేన భక్వముపోప భక్వమిష్టేనేష్టేన భక్వముప భక్వముపోప భక్వం భక్వముపదేత ఉప భక్వం భక్వముపదే ఉపదేత ఉపోపదే హువే హువేత ఉపోపదే హువే దే హువే హువే దే దే హువే సవ సవ హువే దే దే హువే సవ హువే సవ సవ హువే హువే సవాహ మహగుంసవ హువే హువే సవాహం సవాహ మహగుంసవ సవాహం అహమిత్యహం సంతే దేశగు సంతే వృంజే వృంజే దేశగు సంతే వృంజే తే వృంజే వృంజే తే తే వృంజే సుకృతగో సుకృతం వృంజే తే తే వృంజే సుకృతం వృంజే సుకృతగో సుకృతం వృంజే వృంజే సుకృతగో సగుంసగో సుకృతం వృంజే వృంజే సుకృతగుంసం సుకృతగో సగుంసగో సుకృతగో సుకృతగుంసం ప్రజాం ప్రజాగుంసగో సుకృతగో సుకృతగుంసం ప్రజాం సుకృతమితి సుకృతం సంప్రజాం ప్రజాగుంసగుం సంప్రజాం పశూన్ పశూన్ ప్రజాగుంసగుం సంప్రజాం పశూన్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామితి ప్రజాం పశూనితి పశూన్ ప్రైషాన్ సామిధేనే సామిధేనే ప్రైషాన్ ప్రైషాన్ సామిధేనే రాఘారావాఘారో సామిధేనే ప్రైషాన్ ప్రైషాన్ సామిధేనే రాఘారో ప్రైషానితి ప్రాయేషాన్ సామిధేనేరాఘారావాఘారో సామిధేనే సామిధేనేరాఘారా వాచ్య భాగా వాచ్య భాగా వాఘారో సామిధేనే సామిధేనేరాఘారా వాచ్య భాగో సామిధేనేరితి సామిధేనే ఆఘారా వాచ్య భాగా వాచ్య భాగా వాఘారా వాఘారా వాచ్య భాగా వాశ్రుతమాశ్రుతమాచ్య భాగా వాఘారా వాఘారా వాచ్య భాగా వాశ్రుతం ఆఘారా విద్యాఘారో ఆజ్య భాగావాశ్రుతమాశ్రుతమాజ్య భాగావాజ్య భాగావాశ్రుతం ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశ్రుతమాజ్య భాగావాజ్య భాగావాశ్రుతం ప్రత్యాశ్రుతం ఆజ్య భాగా విద్యాజ్య భాగో ఆశ్రుతం ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశ్రుతమాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతమాశ్రుతమాశ్రుతం ప్రత్యాశ్రుతమా ఆశ్రుతమిత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశృణామి శృణామ్యా ప్రశ్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశృణామి ప్రత్యాశ్రుతమితి ప్రతి ఆశ్రుతం ఆశృణామి శృణామ్యాశృణామి దేశృణామ్యాశృణామి శృణామి దేశృణామి శృణామి ప్రియాజాను యాజాన్ సృష్టకృతజ్ఞ సృష్టకృతం ప్రియాజాను యాజాన్ ప్రియాజాను యాజాన్ సృష్టకృతమిడామిడాకు సృష్టకృతం ప్రియాజాను యాజాన్ ప్రియాజాను యాజాన్ సృష్టకృతమిడాం ప్రియాజాను యాజానిది ప్రియాజా అను యాజాన్ సృష్టకృతమిడామిడాకు సృష్టకృతజ్ఞ సృష్టకృతమిడామాశిష ఆశిష ఇడాకు సృష్టకృతజ్ఞ సృష్టకృతమిడామాశిష సృష్టకృతమిది సృష్టాకృతం ఇడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఆశిష ఆశిష ఆవృంజే వృంజ ఆశిష ఆశిష ఆవృంజే ఆశిష ఇత్యా ఆశిష ఆవృంజే వృంజ ఆవృంజే సువస్వర్ వృంజ ఆవృంజే సువ వృంజే సువస్వర్ వృంజే వృంజే సువ సువరగ్ని సువ అగ్నినేంద్రేణేంద్రేణాగ్నినాగ్నినేంద్రేణ సోమేన సోమేనేంద్రేణాగ్నినాగ్నినేంద్రేణ సోమేన ఇంద్రేణ సోమేన సోమేనేంద్రేణేంద్రేణ సోమేన సరస్వత్యా సరస్వత్యా సోమేనేంద్రేణేంద్రేణ సోమేన సరస్వత్యా సోమేన సరస్వత్యా సరస్వత్యా సోమేన సోమేన సరస్వత్యా విష్ణునా విష్ణునా సరస్వత్యా సోమేన సోమేన సరస్వత్యా విష్ణునా సరస్వత్యా విష్ణునా విష్ణునా సరస్వత్యా సరస్వత్యా విష్ణునా దేవతాభిర్దేవతాభిర్విష్ణునా సరస్వత్యా సరస్వత్యా విష్ణునా దేవతాభి విష్ణునా దేవతాభిర్దేవతాభిర్విష్ణునా విష్ణునా దేవతాభి దేవతాభిరితి దేవతాభి యాజ్యానువాక్యాభ్యాముపోపయాజ్యానువాక్యాభ్యాంయాజ్యానువాక్యాభ్యాముపదేతౌపయాజ్యానువాక్యాభ్యాంయాజ్యానువాక్యాభ్యాముపదే యాజ్యానువాక్యాభ్యామితి యాజ్యానువాక్యాభ్యాం ఉపదేత ఉపోపదే హువే హువేత ఉపోపదే హువే తే హువే హువేదే తే హువే సమ సమ హువేదే తే హువే సమ హువే సవ సవ హువే హువే సవాహమహూసవ హువే హువే సవాహం సవాహమహూసవ సవాహయ్యజ్ఞం యజ్ఞమహూసవ సవాహయ్యజ్ఞం అహయ్యజ్ఞం యజ్ఞమహమహయ్యజ్ఞమా యజ్ఞమహమహయ్యజ్ఞమా యజ్ఞమా యజ్ఞం యజ్ఞమాదే తద ఆయజ్ఞం యజ్ఞమాదే ఆదే తద ఆదేతే తద ఆదేతే దదేతే దదే దదే వషట్కృతం వషట్కృతం తే దదే దదే వషట్కృతం తే వషట్కృతం వషట్కృతం తే వషట్కృతం వషట్కృతమితి వషడ్ కృతం స్తుతగో శస్త్రగో శస్త్రజ్ఞ స్తుతగ్ స్తుతగో శస్త్రం ప్రతిగరం ప్రతిగరగో శస్త్రజ్ఞ స్తుతగ్ స్తుతగో శస్త్రం ప్రతిగరం శస్త్రం ప్రతిగరం ప్రతిగరగో శస్త్రగో శస్త్రం ప్రతిగరం గ్రహం గ్రహం ప్రతిగరగో శస్త్రగో శస్త్రం ప్రతిగరం గ్రహం ప్రతిగరం గ్రహం గ్రహం ప్రతిగరం ప్రతిగరం గ్రహమిడామిడాం గ్రహం ప్రతిగరం ప్రతిగరం గ్రహమిడాం ప్రతిగరమిది ప్రతిగరం గ్రహమిడామిడాం గ్రహం గ్రహమిడామాశిష ఆశిష ఇడాం గ్రహం గ్రహమిడామాశిష ఇడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఆశిష ఆశిష ఆవృంజే వృంజ ఆశిష ఆశిష ఆవృంజే ఆశిష ఇత్యా ఆశిష ఆవృంజే వృంజ ఆవృంజే సువస్వర్ వృంజ ఆవృంజే సువ వృంజే సువస్వర్ వృంజే వృంజే సువ సువే సువ పత్నీ సంజానుభోపత్నీ సంజాన్ పత్నీ సంజానుపదే లఘుపత్నీ సంజాన్ పత్నీ సంజానుపదే పత్నీ సంజానితి పత్నీ సంజాన్ ఉపదే ఉపోపదే హువే హువే ఉపోపదే హువే తే హువే హువే దే హువే సవ సవ హువే దే హువే సవ హువే సవ సవ హువే హువే సవాహమహూ సవ హువే హువే సవాహం సవాహమహూ సవ సవాహగూ సమిష్టయజుస్సమిష్టయజురహగూ సవ సవాహగూ సమిష్టయజు అహగుంసమిష్టయజుస్సమిష్టయజురహ మహగుంసమిష్టయజురాసమిష్టయజురహ మహగుంసమిష్టయజురా సమిష్టయజురాసమిష్టయజుస్సమిష్టయజురా దే తద ఆసమిష్టయజుస్సమిష్టయజురాదే సమిష్టయజురితి సమిష్టా యజు ఆదే తద ఆదేతవ తవ తద ఆదేతవ దేతవ తవ దేతవ తవే తవ పశూన్ సుతం పశూన్ పశూన్ సుతం పురోడాశాన్ పురోడాశాన్ సుతం పశూన్ పశూన్ సుతం పురోడాశాన్ సుతం పురోడాశాన్ పురోడాశాన్ సుతగో సుతం పురోడాశాన్ సవనాని సవనాని పురోడాశాన్ సుతగో సుతం పురోడాశాన్ సవనాని పురోడాశాన్ సవనాని సవనాని పురోడాశాన్ పురోడాశాన్ సవనాన్యా సవనాని పురోడాశాన్ పురోడాశాన్ సవనాన్యా సవనాన్యా సవనాని సవనాన్యోత సవనాని సవనాన్యోత ఓతోత యజ్ఞం యజ్ఞముతోత యజ్ఞం ఉత యజ్ఞం యజ్ఞముతోత యజ్ఞం యజ్ఞమిది యజ్ఞం దేవాన్ సేంద్రాన్ సేంద్రాన్ దేవాన్ దేవాన్ సేంద్రానుపోప సేంద్రా దేవాన్ దేవాన్ సేంద్రానుప సేంద్రానుపోప సేంద్రాన్ సేంద్రానుపదే తప సేంద్రాన్ సేంద్రానుపదే సేంద్రాని దిశ ఇంద్రాన్ ఉపదే తపదే హువే హువే తపదే హువే హే హువే హువే దేదే హువే సవ సవ హువే దేదే హువే సవ హువే సవ సవ హువే హువే సవాహమహూ సవ హువే హువే సవాహం సవాహమహూ సవ సవాహమగ్నిముఖానగ్నిముఖానహూ సవ సవాహమగ్నిముఖాన్ అహమగ్నిముఖానగ్నిముఖానహమహమగ్నిముఖాన్ స్వామవత స్వామవతోగ్నిముఖానహమహమగ్నిముఖాన్ స్వామవత అగ్నిముఖాన్ స్వామవత స్వామవతోగ్నిముఖాన్ అగ్నిముఖాన్ స్వామవతో ఏ స్వామవతోగ్నిముఖాన్ అగ్నిముఖాన్ స్వామవతో ఏ అగ్నిముఖాని ముఖాను సోమవతో ఏ సోమవత సోమవతో ఏ సోమవత సోమవతో ఏ చ సోమవత ఇది సోమవత ఏ చే చ విశ్వే విశ్వే చే చ విశ్వే చ విశ్వే విశ్వే చ విశ్వే విశ్వ ఇది విశ్వే భూతం భవ్యం భవ్యం భూతం భూతం భవ్యం భవిష్యత్ భవిష్యత్ భవ్యం భూతం భూతం భవ్యం భవిష్యత్ భవ్యం భవిష్యత్ భవిష్యత్ భవ్యం భవ్యం భవిష్యత్ షట్ షట్ భవిష్యత్ భవ్యం భవ్యం భవిష్యత్ షట్ భవిష్యత్ షట్ షట్ భవిష్యత్ భవిష్యత్ షట్ స్వాహా స్వాహవషట్ భవిష్యత్ భవిష్యత్ షట్ స్వాహా స్వాహవషట్ షట్ స్వాహా నమో నమ స్వాహా నమ స్వాహా నమ స్వాహా నమ స్వాహా నమ స్వాహా స్వాహా నమ నమర్గన్నమానమర్క్సామసామర్నమానమర్క్సామ అర్క్సామసామర్గృత్సామయజర్యజస్సామర్గృత్సామయజుః సామయజర్యజస్సామసామయజర్వషట్వషట్యజస్సామసామయజర్వషట్ స్వాహా స్వాహవషట్యజర్యజర్వషట్ స్వాహా షట్ స్వాహా స్వాహవషట్వషట్ స్వాహా నమో నమ స్వాహవషట్వషట్ స్వాహా నమః స్వాహా నమో నమ స్వాహా స్వాహా నమో గాయత్రీ గాయత్రీ నమ స్వాహా స్వాహా నమో గాయత్రీ నమో గాయత్రీ గాయత్రీ నమో నమో గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ గాయత్రీ నమో నమో గాయత్రీ త్రిష్టుప్ గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగదీ జగదీ త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగదీ త్రిష్టుప్ జగదీ జగదీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగదీ వషట్ వషట్ జగదీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగదీ వషట్ జగదేవ షట్ వషట్ జగదే జగదేవ షట్ స్వాహా స్వాహా వషట్ జగదే జగదేవ షట్ స్వాహా వషట్ స్వాహా స్వాహా వషట్ వషట్ స్వాహా నమో నమ స్వాహా వషట్ వషట్ స్వాహా నమ స్వాహా నమో నమ స్వాహా స్వాహా నమ పృథివీ పృథివీ నమ స్వాహా స్వాహా నమ పృథివీ నమ పృథివీ పృథివీ నమో నమ పృథివ్యంతరిక్షమంతరిక్షం పృథివీ నమో నమ పృథివ్యంతరిక్షం పృథివ్యంతరిక్షమంతరిక్షం పృథివీ పృథివ్యంతరిక్షం జ్యోర్జ్యోరంతరిక్షం పృథివీ పృథివ్యంతరిక్షం జ్యో అంతరిక్షం జ్యోర్జ్యోరంతరిక్షమంతరిక్షం జ్యోర్వషట్ వషట్ జ్యోరంతరిక్షమంతరిక్షం జ్యోర్వషట్ జ్యోర్వషట్ వషట్ జ్యోర్జ్యోర్వషట్ స్వాహా స్వాహా వషట్ జ్యోర్జ్యోర్వషట్ స్వాహా వషట్ స్వాహా స్వాహా వషట్ వషట్ స్వాహా నమో నమ స్వాహా వషట్ వషట్ స్వాహా నమ స్వాహా నమో నమ స్వాహా స్వాహా నమోగ్నిర్నమ స్వాహా స్వాహా నమోగ్ని నమోగ్నిరగ్నిర్నమో నమోగ్నిర్వాయుర్వాయురగ్నిర్నమో నమోగ్నిర్వాయు అగ్నిర్వాయుర్వాయురగ్నిరగ్నిర్వాయుర్యోషట్వషట్సూర్యోషట్వషట్సూర్యోషట్స్వాహా నమః ప్రాణః ప్రాణో నమో నమః ప్రాణో వ్యానో వ్యాన ప్రాణో నమో నమః ప్రాణో వ్యాన ప్రాణో వ్యానో వ్యాన ప్రాణ ప్రాణో వ్యానో పానో పానో వ్యాన ప్రాణ ప్రాణో వ్యానో పాన ప్రాణ ఇది ప్రాణ వ్యానో పానో పానో వ్యానో వ్యానో పానో వషట్ వషడ పానో వ్యానో వ్యానో పానో వషడ వ్యాన ఇది వేహన అవానో వషట్ వషడ పానో పానో వషట్ స్వాహా స్వాహా వషడ పానో పానో వషట్ స్వాహా అపార ఇత్యపాన వషట్ స్వాహా స్వాహా వషట్ వషట్ స్వాహా నమో నమ స్వాహా వషట్ వషట్ స్వాహా నమ స్వాహా నమో నమ స్వాహా స్వాహా నమోన్నమన్నమ స్వాహా స్వాహా నమోన్నం నమోన్నమన్నం నమో నమోన్నం కృషి కృషిరన్నం నమో నమోన్నం కృషి అన్నం కృషి కృషిరన్నమన్నం కృషిర్వృష్టి కృషిరన్నమన్నం కృషిర్వృష్టి కృషిర్వృష్టిర్వృష్టి కృషి కృషిర్వృష్టిర్వషట్ వషట్ వృష్టి కృషి కృషిర్వృష్టిర్వషట్ వృష్టిర్వషట్ వషట్ వృష్టిర్వృష్టిర్వషట్ స్వాహా స్వాహా వషట్ వృష్టిర్వృష్టిర్వషట్ స్వాహా వషట్ స్వాహా స్వాహా వషట్ వషట్ స్వాహా నమో నమ స్వాహా వషట్ వషట్ స్వాహా నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమః పితా పితా నమ స్వాహ స్వాహ నమః పితా నమః పితా పితా నమో నమః పితా పుత్రః పుత్రః పితా నమో నమః పితా పుత్రః పితా పుత్రః పుత్రః పితా పితా పుత్రః పౌత్రః పౌత్రః పుత్రః పితా పితా పుత్రః పౌత్రః పుత్రః పౌత్రః పౌత్రః పుత్రః పుత్రౌ పౌత్రవ షట్ పౌత్రః పుత్రః పుత్రః పౌత్రవ షట్ పౌత్రవ షట్ షట్ పౌత్రః పౌత్రవ షట్ స్వాహ స్వాహ షట్ పౌత్రః పౌత్రవ షట్ స్వాహ షట్ స్వాహ స్వాహ షట్ షట్ స్వాహ నమో నమ స్వాహ షట్ షట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమో భూర్భోర్నమ స్వాహ స్వాహ నమో భూ నమో భూర్భోర్నమో నమో భూర్భువ భువ భూర్నమో నమో భూర్భువ భూర్భువ భువ భూర్భోర్భువస్సువస్సువర్భువ భూర్భోర్భువస్సువ భువస్సువస్సువర్భువ భువస్సువర్వషట్వషట్సువర్భువ భువస్సువర్వషట్ సువర్వషట్వషట్సువస్సువర్వషట్ స్వాహ స్వాహ వషట్సువస్సువర్వషట్ స్వాహ వషట్ స్వాహ స్వాహ వషట్వషట్ స్వాహ నమో నమ స్వాహ వషట్వషట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమ నమ ఇది నమ ఆమే మహామే గృహ గృహామ ఆమే గృహా మే గృహ గృహామే మే గృహా భవంతు భవంతు గృహామే మే గృహా భవంతు గృహా భవంతు భవంతు గృహ గృహా భవంత్వా భవంతు గృహ గృహా భవంత్వా భవంత్వా భవంతు భవంత్వా ప్రజా ప్రజా భవంతు భవంత్వా ప్రజా ఆ ప్రజా ప్రజా ప్రజామే మే ప్రజా ప్రజామే ప్రజామే మే ప్రజా ప్రజామహామే ప్రజా ప్రజామహా ప్రజేది ప్రజా మహామే మహామామే మహామా ఆ మా మామా యజ్ఞో యజ్ఞో మామా యజ్ఞ మా యజ్ఞో యజ్ఞో మామా యజ్ఞో విశద విశద యజ్ఞో మామా యజ్ఞో విశద యజ్ఞో విశద విశద యజ్ఞో యజ్ఞో విశద వీర్యావాన్ వీర్యావాన్ విశద యజ్ఞో యజ్ఞో విశద వీర్యావాన్ విశద వీర్యావాన్ వీర్యావాన్ విశద విశద వీర్యావాన్ వీర్యావాన్ ఇది వీర్యావాన్ ఆపో దేవీర్ దేవీరా బాపో దేవీర్ యజ్ఞయా యజ్ఞయా దేవీరా బాపో దేవీర్ యజ్ఞయా దేవీర్యజ్ఞయా యజ్ఞయా దేవీర్ దేవీర్యజ్ఞయా మామా యజ్ఞయా దేవీర్ దేవీర్యజ్ఞయా మా యజ్ఞయా మామా యజ్ఞయా యజ్ఞయా మామా యజ్ఞయా యజ్ఞయా మామా విశంతు విశంత్వా మామా విశంతు ఆ విశంతు విశంత్వా విశంతు సహస్రస్య సహస్రస్య విశంత్వా విశంతు సహస్రస్య విశంతు సహస్రస్య సహస్రస్య విశంతు విశంతు సహస్రస్య మామా సహస్రస్య విశంతు విశంతు సహస్రస్య మా సహస్రస్య మామా సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా సహస్రస్య సహస్రస్య మా భూమా మా భూమా భూమా మామా భూమా మామా భూమా మామా భూమా మా భూమా మామా భూమా భూమా మా ప్రప్రమా భూమా భూమా మా ప్ర మా ప్రప్రమా మా ప్రహసేత్ ధాసేత్ ప్రమా మా ప్రహసీద్ ప్రహసేత్ ధాసేత్ ప్రహసీద్ హాసీద్ హాసీద్ ఆమే మామే గ్రహో గ్రహో మామే గ్రహ మే గ్రహో గ్రహో మే మే గ్రహో భవతు భవతు గ్రహో మే మే గ్రహో భవతు గ్రహో భవతు భవతు గ్రహో గ్రహో భవత్వా భవతు గ్రహో గ్రహో భవత్వా భవత్వా భవతు భవత్వా పురోరుక్ పురోరుగా భవతు భవత్వా పురోరుగ ఆ పురోరుక్ పురోరుగా పురోరుక్ స్తుత శస్త్రే స్తుత శస్త్రే పురోరుగా పురోరుక్ స్తుత శస్త్రే పురోరుక్ స్తుత శస్త్రే స్తుత శస్త్రే పురోరుక్ పురోరుక్ స్తుత శస్త్రే మామా స్తుత శస్త్రే పురోరుక్ పురోరుక్ స్తుత శస్త్రే మా పురోరుగిది పురహారుగ స్తుత శస్త్రే మామా స్తుత శస్త్రే స్తుత శస్త్రే మామా స్తుత శస్త్రే స్తుత శస్త్రే మా స్తుత శస్త్రే ఇది స్తుతా శస్త్రే మామా విశదాం విశదా మామా విశదాం ఆ విశదాం విశదా మా విశదాగో సమీచీ సమీచీ విశదా మా విశదాగో సమీచీ విశదాగో సమీచీ సమీచీ విశదాం విశదాగో సమీచీ సమీచీ ఇది సమీచీ ఆదిత్య రుద్ర రుద్ర ఆదిత్య ఆదిత్య రుద్ర వసవో వసవో రుద్ర ఆదిత్య ఆదిత్య రుద్ర వసవ రుద్ర వసవో వసవో రుద్ర రుద్ర వసవో మే మే వసవో రుద్ర రుద్ర వసవో మే వసవో మే మే వసవో వసవో మే సదస్యా సదస్యా మే వసవో వసవో మే సదస్యా మే సదస్యా సదస్యా మే మే సదస్యా సహస్రస్య సహస్రస్య సదస్యా మే మే సదస్యా సహస్రస్య సదస్యా సహస్రస్య సహస్రస్య సదస్యా సదస్యా సహస్రస్య మామా సహస్రస్య సదస్యా సదస్యా సహస్రస్య మా సహస్రస్య మామా సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా సహస్రస్య సహస్రస్య మా భూమా మా భూమా భూమా మామా భూమా మామా భూమా మామా భూమా మా భూమా మామా భూమా భూమా మా ప్రప్రమా భూమా భూమా మా ప్ర మా ప్రప్రమా మా ప్రహసీద్ ధాసేత్ ప్రమా మా ప్రహసీద్ ప్రహసీద్ ధాసేత్ ప్రహసీద్ హాసీద్ హాసీద్ సర్పాన్ వ్యాఘ్రేణ అరణ్యాన్ వ్యాఘ్రేణ సర్పాన్ సర్పాన్ వ్యాఘ్రేణ అరణ్యాన్ వ్యాఘ్రేణారణ్యానారణ్యాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణారణ్యాన్ పశూన్ పశూనారణ్యాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణారణ్యాన్ పశూన్ ఆరణ్యాన్ పశూన్ పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శ్యేనేన శ్యేనేన పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శ్యేనేన పశువన్ శ్యేనేన శ్యేనేన పశువన్ పశువన్ శ్యేనేన పదత్రిణ పదత్రిణ శ్యేనేన పశువన్ పశువన్ శ్యేనేన పదత్రిణ శ్యేనేన పదత్రిణ పదత్రిణ శ్యేనేన శ్యేనేన పదత్రిణావృష్ణావృష్ణ పదత్రిణ శ్యేనేన శ్యేనేన పదత్రిణావృష్ణ పదత్రిణావృష్ణావృష్ణ పదత్రిణ పదత్రిణావృష్ణాశ్వాన శ్వాన్ వృష్ణ పదత్రిణ పదత్రిణావృష్ణాశ్వాన్ వృష్ణాశ్వాన శ్వాన్ వృష్ణావృష్ణాశ్వాన్ ఋషభేణ ఋషభేణ శ్వాన్ వృష్ణావృష్ణాశ్వాన్ ఋషభేణ అశ్వాన ఋషభేణ ఋషభేణ శ్వాన శ్వాన ఋషభేణ గాగా ఋషభేణ శ్వాన శ్వాన ఋషభేణ గా ఋషభేణ గాగా ఋషభేణ ఋషభేణ గా వస్తేన వస్తేన గా ఋషభేణ ఋషభేణ గా వస్తేన గా వస్తేన వస్తేన గాగా వస్తేనాజా అజా వస్తేన గాగా వస్తేనాజా వస్తేనాజా అజా వస్తేన వస్తేనాజా వృష్ణినా వృష్ణినాజా వస్తేన వస్తేనాజా వృష్ణినా అజా వృష్ణినా వృష్ణినాజా అజా వృష్ణినా వీరవీర్వృష్ణినాజా అజా వృష్ణినా వీరి వృష్ణినా వీరవీర్వృష్ణినా వృష్ణినా వీర్వ్రీహిణా వ్రీహిణా వీర్వృష్ణినా వృష్ణినా వీర్వ్రీహిణా అవీర్వ్రీహిణా వ్రీహిణా వీరవీర్వ్రీహిణాన్నాన్యన్నాని వ్రీహిణా వీరవీర్వ్రీహిణాన్నాని వ్రీహిణాన్నాన్యన్నాని వ్రీహిణా వ్రీహిణాన్నాని యవేన యవేనాన్నాని వ్రీహిణా వ్రీహిణాన్నాని యవేన అన్నాయవేన యవేనాన్నాన్యమాయవేనౌషధీరోషధీర్యవేనాన్నాన్యన్నాయవేనౌషధీర్యవేనౌషధీర్యవేనౌషధీర్యవేనౌషధీర్యక్రోధేన్యక్రోధేనౌషధీర్యవేనయవేనౌషధీర్యక్రోధేన వనస్పతీన్ వనస్పతీన్యక్రోధేన వనస్పతీన్యక్రోధేన వనస్పతీన్ దుంబరేణోదుంబరేణవనస్పతీన్దుంబరేణోదుంబరేణవనస్పతీన్వనస్పతీన్దుంబరేణోర్జమూర్జముదుంబరేణవనస్పతీన్వనస్పతీన్దుంబరేణోర్జం ఊర్జం గాయత్రియా చందాకుంసి చందాకుంసి గాయత్రియోర్జమూర్జం గాయత్రియా ఛందాకుంసి ఛందాకుంసి గాయత్రియోర్జమూర్జం గాయత్రియా ఛందాకుంసి త్రివృతా ఛందాకుంసి త్రివృతా త్రివృతా ఛందాకుంసి గాయత్రియా గాయత్రియా ఛందాకుంసి త్రివృతా త్రివృతా ఛందాకుంసి గాయత్రియా గాయత్రియా ఛందాకుంసి త్రివృతా స్తోమాన్ స్తోమాన్ స్తోమాన్ స్తోమాన్ త్రివృతా స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన స్తోమాన్ త్రివృతా త్రివృతా స్తోమాన్ బ్రాహ్మణేన త్రివృతేన త్రివృతా స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన స్తోమాన్ స్తోమాన్ బ్రాహ్మణేన వాచం వాచం బ్రాహ్మణేన స్తోమాన్ స్తోమాన్ బ్రాహ్మణేన వాచం బ్రాహ్మణేన వాచం వాచం బ్రాహ్మణేన బ్రాహ్మణేన స్తోమాన్ స్తోమాన్ బ్రాహ్మణేన వాచం ప్రజాపతయ ప్రజాపతయ స్వాహ కాయ స్వాహ స్వాహ కాయ స్వాహ స్వాహ కాయ స్వాహ స్వాహ కాయ స్వాహ స్వాహ కాయ స్వాహ

అవార యక్షవ ఇక్షవో భారే వార యక్షవః పార్యేభ్యః పార్యేభ్య యక్షవో భారే వార యక్షవః పార్యేభ్య ఇక్షవః పార్యేభ్యః పార్యేభ్య ఇక్షవ ఇక్షవః పార్యేభ్యః పక్ష్మభ్యః పక్ష్మభ్యః పార్యేభ్య ఇక్షవ ఇక్షవః పార్యేభ్యః పక్ష్మభ్యః పార్యేభ్యః పక్ష్మభ్యః పక్ష్మభ్యః పార్యేభ్యః పార్యేభ్యః పక్ష్మభ్యః స్వాహా స్వాహా పక్ష్మభ్యః పార్యేభ్యః పార్యేభ్యః పక్ష్మభ్యః స్వాహా పక్ష్మభ్యః స్వాహా స్వాహా పక్ష్మభ్యః పక్ష్మభ్యః స్వాహా శీర్ష్ణే శీర్ష్ణే స్వాహా పక్ష్మభ్యః పక్ష్మభ్యః స్వాహా శీర్ష్ణే పక్ష్మభ్యమిది పక్ష్మభ్యః స్వాహా శీర్ష్ణే శీర్ష్ణే స్వాహా స్వాహా శీర్ష్ణే స్వాహా స్వాహా శీర్ష్ణే స్వాహా స్వాహా శీర్ష్ణే స్వాహా శీర్ష్ణే స్వాహా స్వాహా శీర్ష్ణే శీర్ష్ణే స్వాహా భ్రూభ్యాం భ్రూభ్యాగ స్వాహా శీర్ష్ణే శీర్ష్ణే స్వాహా భ్రూభ్యాం స్వాహా భ్రూభ్యాం భ్రూభ్యాగ స్వాహా స్వాహా భ్రూభ్యాగ స్వాహా స్వాహా భ్రూభ్యాగ స్వాహా స్వాహా భ్రూభ్యాగ స్వాహా భ్రూభ్యాగ స్వాహా స్వాహా భ్రూభ్యాం భ్రూభ్యాగ స్వాహా లలాటాయ లలాటాయ స్వాహా భ్రూభ్యాం భ్రూభ్యాగ స్వాహా లలాటాయ స్వాహా లలాటాయ లలాటాయ స్వాహా స్వాహా లలాటాయ స్వాహా స్వాహా లలాటాయ స్వాహా స్వాహా లలాటాయ స్వాహా లలాటాయ స్వాహా స్వాహా లలాటాయ లలాటాయ స్వాహా మూర్ధే మూర్ధే స్వాహా లలాటాయ లలాటాయ స్వాహా మూర్ధే స్వాహా మూర్ధే మూర్ధే స్వాహా స్వాహా మూర్ధే స్వాహా స్వాహా మూర్ధే స్వాహా స్వాహా మూర్ధే స్వాహా మూర్ధే స్వాహా స్వాహా మూర్ధే మూర్ధే స్వాహా మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహా మూర్ధే మూర్ధే స్వాహా మస్తిష్కాయ స్వాహా మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహా స్వాహా మస్తిష్కాయ స్వాహా స్వాహా మస్తిష్కాయ స్వాహా స్వాహా మస్తిష్కాయ స్వాహా మస్తిష్కాయ స్వాహా స్వాహా మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహా కేజేభ్య కేజేభ్య స్వాహా మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహా కేజేభ్య స్వాహా కేజేభ్య కేజేభ్య స్వాహా స్వాహా కేజేభ్య స్వాహా స్వాహా కేజేభ్య స్వాహా స్వాహా కేజేభ్య స్వాహా కేజేభ్య స్వాహా స్వాహా కేజేభ్య కేజేభ్య స్వాహా వహాయ వహాయ స్వాహా కేజేభ్య కేజేభ్య స్వాహా వహాయ స్వాహా వహాయ వహాయ స్వాహా స్వాహా వహాయ స్వాహా స్వాహా వహాయ స్వాహా స్వాహా వహాయ స్వాహా వహాయ స్వాహా స్వాహా వహాయ వహాయ స్వాహా అగ్రీవాభ్యో అగ్రీవాభ్య స్వాహా వహాయ వహాయ స్వాహా అగ్రీవాభ్య స్వాహా అగ్రీవాభ్యో అగ్రీవాభ్య స్వాహా స్వాహా అగ్రీవాభ్య స్వాహా స్వాహా అగ్రీవాభ్య స్వాహా స్వాహా అగ్రీవాభ్య స్వాహా అగ్రీవాభ్య స్వాహా స్వాహా అగ్రీవాభ్యో అగ్రీవాభ్య స్వాహా స్కంధేభ్య స్కంధేభ్య స్వాహా అగ్రీవాభ్యో అగ్రీవాభ్య స్వాహా స్కంధేభ్య స్వాహా స్కంధేభ్య స్కంధేభ్య స్వాహా స్వాహా స్కంధేభ్య స్వాహా స్వాహా స్కంధేభ్య స్వాహా స్వాహా స్కంధేభ్య స్వాహా స్కంధేభ్య స్వాహా స్వాహా స్కంధేభ్య స్కంధేభ్య స్వాహా కీకసాభ్యకీకసాభ్య స్వాహా స్కంధేభ్య స్కంధేభ్య స్వాహా కీకసాభ్య స్వాహా కీకసాభ్యకీకసాభ్య స్వాహా స్వాహా కీకసాభ్య స్వాహా స్వాహా కీకసాభ్య స్వాహా స్వాహా కీకసాభ్య స్వాహా కీకసాభ్య స్వాహా స్వాహా కీకసాభ్యకీకసాభ్య స్వాహా పృష్టేభ్య పృష్టేభ్య స్వాహా కీకసాభ్యకీకసాభ్య స్వాహా పృష్టేభ్య స్వాహా పృష్టేభ్య పృష్టేభ్య స్వాహా స్వాహా పృష్టేభ్య స్వాహా స్వాహా పృష్టేభ్య స్వాహా స్వాహా పృష్టేభ్య స్వాహా పృష్టేభ్య స్వాహా స్వాహా పృష్టేభ్య పృష్టేభ్య స్వాహా పాదస్యాయ పాదస్యాయ స్వాహా పృష్టేభ్య పృష్టేభ్య స్వాహా పాదస్యాయ స్వాహా పృష్టేభ్యః స్వాహా పాదస్యాయ పాదస్యాయ స్వాహా స్వాహా పాదస్యాయ స్వాహా స్వాహా పాదస్యాయ స్వాహా స్వాహా పాదస్యాయ స్వాహా పాదస్యాయ స్వాహా స్వాహా పాదస్యాయ పాదస్యాయ స్వాహా పాశ్వాభ్యాం పాశ్వాభ్యాగ స్వాహా పాదస్యాయ పాదస్యాయ స్వాహా పాశ్వాభ్యాం స్వాహా పాశ్వాభ్యాం పాశ్వాభ్యాగ స్వాహా స్వాహా పాశ్వాభ్యాగ స్వాహా స్వాహా పాశ్వాభ్యాగ స్వాహా స్వాహా పాశ్వాభ్యాగ స్వాహా పాశ్వాభ్యాగ స్వాహా స్వాహా పాశ్వాభ్యాం పాశ్వాభ్యాగ స్వాహా గుంసాభ్యాగ స్వాహా పాశ్వాభ్యాం పాశ్వాభ్యాగ స్వాహా గుంసాభ్యాం స్వాహా గుంసాభ్యాగ గుంసాభ్యాగ స్వాహా స్వాహా గుంసాభ్యాగ స్వాహా స్వాహా గుంసాభ్యాగ స్వాహా స్వాహా గుంసాభ్యాగ స్వాహా అగుంసాభ్యాగుస్వాహ స్వాహాగుంసాభ్యాగుంసాభ్యాగుస్వాహ దోషభ్యాం దోషభ్యాగుస్వాహాగుంసాభ్యాగుంసాభ్యాగుస్వాహ దోషభ్యాం స్వాహ దోషభ్యాం దోషభ్యాగుస్వాహ స్వాహ దోషభ్యాగుస్వాహ స్వాహ దోషభ్యాగుస్వాహ స్వాహ దోషభ్యాగుస్వాహ దోషభ్యాగుస్వాహ స్వాహ దోషభ్యాం దోషభ్యాగుస్వాహ బాహుభ్యాం బాహుభ్యాగుస్వాహ దోషభ్యాం దోషభ్యాగుస్వాహ బాహుభ్యాం దోషభ్యామితి దోషాభ్యాం స్వాహ బాహుభ్యాం బాహుభ్యాగుస్వాహ స్వాహ బాహుభ్యాగుస్వాహ స్వాహ బాహుభ్యాగుస్వాహ స్వాహ బాహుభ్యాగుస్వాహ బాహుభ్యాగుస్వాహ స్వాహ బాహుభ్యాం బాహుభ్యాగుస్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ బాహుభ్యాం బాహుభ్యాగుస్వాహ జంఘాభ్యాం బాహుభ్యామిది బాహుభ్యాం స్వాహలింఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ శ్రోణీభ్యాగుశ్రోణీభ్యాగుస్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ శ్రోణీభ్యాం స్వాహ శ్రోణీభ్యాగుశ్రోణీభ్యాగుస్వాహ స్వాహ శ్రోణీభ్యాగుస్వాహ స్వాహ శ్రోణీభ్యాగుస్వాహ స్వాహ శ్రోణీభ్యాగుస్వాహ శ్రోణీభ్యాగుస్వాహ స్వాహ శ్రోణీభ్యాగుశ్రోణీభ్యాగుస్వాహోర్భ్యాముర్భ్యాగుస్వాహ శ్రోణీభ్యాగుశ్రోణీభ్యాగుస్వాహోర్భ్యాం శ్రోణీభ్యామిది శ్రోణీభ్యాం స్వాహోర్భ్యాముర్భ్యాగుస్వాహ స్వాహోర్భ్యాగుస్వాహ స్వాహోర్భ్యాగుస్వాహ స్వాహోర్భ్యాగుస్వాహ ఊర్భ్యాగుస్వాహ స్వాహోర్భ్యాముర్భ్యాగుస్వాహ అష్టవద్యామష్టవద్యాగుస్వాహోర్భ్యాముర్భ్యాగుస్వాహాష్టవద్యాం ఊరుభ్యామిత్యూరుభ్యాం స్వాహ అష్టవద్యామష్టవద్యాగుస్వాహ స్వాహ అష్టవద్యాగుస్వాహ స్వాహ అష్టవద్యాగుస్వాహ స్వాహ అష్టవద్యాగుస్వాహ అష్టవద్యాగుస్వాహ స్వాహ అష్టవద్యామష్టవద్యాగుస్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ అష్టవద్యామష్టవద్యాగుస్వాహ జంఘాభ్యాం అష్టవద్యామిత్యష్టవదభ్యాం స్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాగుస్వాహ జంఘాభ్యాగుస్వాహ స్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ భసదే భసదే స్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగుస్వాహ భసదే స్వాహ భసదే భసదే స్వాహ స్వాహ భసదే స్వాహ స్వాహ భసదే స్వాహ స్వాహ భసదే స్వాహ భసదే స్వాహ స్వాహ భసదే భసదే స్వాహ శిఖండేభ్య శిఖండేభ్య స్వాహ భసదే భసదే స్వాహ శిఖండేభ్య స్వాహ శిఖండేభ్య శిఖండేభ్య స్వాహ స్వాహ శిఖండేభ్య స్వాహ స్వాహ శిఖండేభ్య స్వాహ స్వాహ శిఖండేభ్య స్వాహ శిఖండేభ్య స్వాహ స్వాహ శిఖండేభ్య శిఖండేభ్య స్వాహ వారధానాయ వారధానాయ స్వాహ శిఖండేభ్య శిఖండేభ్య స్వాహ వారధానాయ స్వాహ వారధానాయ వారధానాయ స్వాహ స్వాహ వారధానాయ స్వాహ స్వాహ వారధానాయ స్వాహ స్వాహ వారధానాయ స్వాహ వారధానాయ స్వాహ స్వాహ వారధానాయ వారధానాయ స్వాహాండాభ్యమాండాభ్యాం స్వాహ వారధానాయ వారధానాయ స్వాహాండాభ్యాం వారధానాయేతి వారధానాయ స్వాహాండాభ్యమాండాభ్యాం స్వాహ స్వాహాండాభ్యాం స్వాహ స్వాహాండాభ్యాం స్వాహ స్వాహాండాభ్యాం స్వాహ ఆండాభ్యాగుస్వాహ స్వాహాండాభ్యమాండాభ్యాగుస్వాహ శివాయ శివాయ స్వాహాండాభ్యమాండాభ్యాగుస్వాహ శివాయ స్వాహ శివాయ శివాయ స్వాహ స్వాహ శివాయ స్వాహ స్వాహ శివాయ స్వాహ స్వాహ శివాయ స్వాహ శివాయ స్వాహ స్వాహ శివాయ శివాయ స్వాహ రేతసే రేతసే స్వాహ శివాయ శివాయ స్వాహ రేతసే స్వాహ రేతసే రేతసే స్వాహ స్వాహ రేతసే స్వాహ స్వాహ రేతసే స్వాహ స్వాహ రేతసే స్వాహ రేతసే స్వాహ స్వాహ రేతసే రేతసే స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ రేతసే రేతసే స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజాభ్య ఇది ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ

స్వాహాశిది పృష్టాయ శ్రీ పృష్టాయ స్వాహా స్వాహాశిది పృష్టాయ స్వాహా స్వాహాశిది పృష్టాయ స్వాహా స్వాహా శ్రీ పృష్టాయ స్వాహా శ్రీపృష్టాయ స్వాహా స్వాహా శ్రీపృష్టాయ శ్రీపృష్టాయ స్వాహా శక్తిపుంసాయ శక్తిపుంసాయ స్వాహా శ్రీపృష్టాయ శ్రీపృష్టాయ స్వాహా శక్తిపుంసాయ శ్రీపృష్టాయేది శ్రీ పృష్టాయ స్వాహా శక్తిపుంసాయ శక్తిపుంసాయ స్వాహా స్వాహా శక్తిపుంసాయ స్వాహా స్వాహా శక్తిపుంసాయ స్వాహా స్వాహా శక్తిపుంసాయ స్వాహా శక్తిపుంసాయ స్వాహా స్వాహా శక్తిపుంసాయ శక్తిపుంసాయ స్వాహా పుష్పకర్ణాయ పుష్పకర్ణాయ స్వాహా శక్తిపుంసాయ శక్తిపుంసాయ స్వాహా పుష్పకర్ణాయ శక్త్యగుంసాయేది శితి అగుంసాయ స్వాహా పుష్పకర్ణాయ పుష్పకర్ణాయ స్వాహా స్వాహా పుష్పకర్ణాయ స్వాహా స్వాహా పుష్పకర్ణాయ స్వాహా స్వాహా పుష్పకర్ణాయ స్వాహా పుష్పకర్ణాయ స్వాహా స్వాహా పుష్పకర్ణాయ పుష్పకర్ణాయ స్వాహా శక్త్యోష్ఠాయ శక్త్యోష్ఠాయ స్వాహా పుష్పకర్ణాయ పుష్పకర్ణాయ స్వాహా శక్త్యోష్ఠాయ పుష్పకర్ణాయేది పుష్పకర్ణాయ స్వాహా శక్త్యోష్ఠాయ శక్త్యోష్ఠాయ స్వాహా స్వాహా శక్త్యోష్ఠాయ స్వాహా స్వాహా శక్త్యోష్ఠాయ స్వాహా స్వాహా శక్త్యోష్ఠాయ స్వాహా శక్త్యోష్ఠాయ స్వాహా స్వాహా శక్త్యోష్ఠాయ శక్త్యోష్ఠాయ స్వాహా శక్తిభ్రవే శక్తిభ్రవే స్వాహా శక్త్యోష్ఠాయ శక్త్యోష్ఠాయ స్వాహా శక్తిభ్రవే శక్త్యోష్ఠాయేది శితి ఓష్ఠాయ స్వాహా శక్తిభ్రవే శక్తిభ్రవే స్వాహా స్వాహా శక్తిభ్రవే స్వాహా స్వాహా శక్తిభ్రవే స్వాహా స్వాహా శక్తిభ్రవే స్వాహా శిదిభ్రవే స్వాహా స్వాహా శిదిభ్రవే శిదిభ్రవే స్వాహా శితి ప్రసదే శితి ప్రసదే స్వాహా శిదిభ్రవే శిదిభ్రవే స్వాహా శితి ప్రసదే శిదిభ్రవ ఇది శిదిభ్రవే స్వాహా శితి ప్రసదే శితి ప్రసదే స్వాహా స్వాహా శితి ప్రసదే స్వాహా స్వాహా శితి ప్రసదే స్వాహా స్వాహా శితి ప్రసదే స్వాహా శితి ప్రసదే స్వాహా స్వాహా శితి ప్రసదే శితి ప్రసదే స్వాహా అశ్వేతాను కాషాయ శ్వేతాను కాషాయ స్వాహా శితి ప్రసదే శితి ప్రసదే స్వాహా అశ్వేతాను కాషాయ శ్వేతాను కాషాయ శ్వేతాను కాషాయ స్వాహా స్వాహా శ్వేతాను కాషాయ స్వాహా స్వాహా శ్వేతాను కాషాయ స్వాహా స్వాహా శ్వేతాను కాషాయ స్వాహా శ్వేతాను కాషాయ స్వాహా స్వాహా శ్వేతాను కాషాయ శ్వేతాను కాషాయ స్వాహాంజయ స్వాహా శ్వేతాను కాషాయ శ్వేతాను కాషాయ స్వాహాంజయ శ్వేతాను కాషాయేది శ్వేత అనుకాశాయ సహాంజయంతియ సహస్రాంజయ సహస్రాంజయ సహస్రాంజయ స్వాహాంజయ సహస్రాంజయంతియ సహలలామాయ లలామాయ సహాంజయంతియ సహలలామాయ సహలలామాయ లలామాయ సహస్రాంజయ సహస్రాంజయ సహలలామాయ లలామాయ సహస్రాంజయ లలామాయ సహస్రాంజయ సహస్రాంజయ సహలలామాయ లలామాయ సహస్రాంజయ స్వాహాజిజ్ఞవే స్వాహా స్వాహాజిజ్ఞవే స్వాహా స్వాహాజిజ్ఞవే స్వాహా స్వాహాజిజ్ఞవే స్వాహా అజిజ్ఞవే స్వాహా స్వాహాజిజ్ఞవే జిజ్ఞవే స్వాహా కృష్ణేదాయ కృష్ణేదాయ స్వాహాజిజ్ఞవే జిజ్ఞవే స్వాహా కృష్ణేదాయ అజిజ్ఞవ ఇత్యజిదాజ్ఞవే స్వాహా కృష్ణేదాయ కృష్ణేదాయ స్వాహా స్వాహా కృష్ణేదాయ స్వాహా స్వాహా కృష్ణేదాయ స్వాహా స్వాహా కృష్ణేదాయ స్వాహా కృష్ణేదాయ స్వాహా స్వాహా కృష్ణేదాయ కృష్ణేదాయ స్వాహా రోహితైతాయ రోహితైతాయ స్వాహా కృష్ణేదాయ కృష్ణేదాయ స్వాహా రోహితైతాయ కృష్ణేదాయేది కృష్ణ ఏదాయ స్వాహా రోహితైతాయ రోహితైతాయ స్వాహా స్వాహా రోహితైతాయ స్వాహా స్వాహా రోహితైతాయ స్వాహా స్వాహా రోహితైతాయ స్వాహా రోహితైతాయ స్వాహా స్వాహా రోహితైతాయ రోహితైతాయ స్వాహా రుణైతాయ రుణైతాయ స్వాహా రోహితైతాయ రోహితైతాయ స్వాహా రుణైతాయ రోహితైతాయేతి రోహిత ఏతాయ స్వాహారుణైతాయ రుణైతాయ స్వాహా స్వాహారుణైతాయ స్వాహా స్వాహారుణైతాయ స్వాహా స్వాహారుణైతాయ స్వాహా అరుణైతాయ స్వాహా స్వాహారుణైతాయ రుణైతాయ స్వాహేదృషా ఏదృషాయ స్వాహారుణైతాయ రుణైతాయ స్వాహేదృషాయ అరుణైతాయేత్యరుణ ఏతాయ స్వాహేదృషాయ ఏదృషాయ స్వాహా స్వాహేదృషాయ స్వాహా స్వాహేదృషాయ స్వాహా స్వాహేదృషాయ స్వాహా ఈదృశాయ స్వాహా స్వాహేదృశాయ ఎదృశాయ స్వాహా కీదృశాయ కీదృశాయ స్వాహేదృశాయ ఎదృశాయ స్వాహా కీదృశాయ స్వాహా కీదృశాయ కీదృశాయ స్వాహా స్వాహా కీదృశాయ స్వాహా స్వాహా కీదృశాయ స్వాహా స్వాహా కీదృశాయ స్వాహా కీదృశాయ స్వాహా స్వాహా కీదృశాయ కీదృశాయ స్వాహా తాదృశాయ తాదృశాయ స్వాహా కీదృశాయ కీదృశాయ స్వాహా తాదృశాయ స్వాహా తాదృశాయ తాదృశాయ స్వాహా స్వాహా తాదృశాయ స్వాహా స్వాహా తాదృశాయ స్వాహా స్వాహా తాదృశాయ స్వాహా తాదృశాయ స్వాహా స్వాహా తాదృశాయ తాదృశాయ స్వాహా సదృశాయ సదృశాయ స్వాహా తాదృశాయ తాదృశాయ స్వాహా సదృశాయ స్వాహా సదృశాయ సదృశాయ స్వాహా స్వాహా సదృశాయ స్వాహా స్వాహా సదృశాయ స్వాహా స్వాహా సదృశాయ స్వాహా సదృశాయ స్వాహ స్వాహ సదృశాయ సదృశాయ స్వాహ విసదృశాయ విసదృశాయ స్వాహ సదృశాయ సదృశాయ స్వాహ విసదృశాయ స్వాహ విసదృశాయ విసదృశాయ స్వాహ స్వాహ విసదృశాయ స్వాహ స్వాహ విసదృశాయ స్వాహ స్వాహ విసదృశాయ స్వాహ విసదృశాయ స్వాహ స్వాహ విసదృశాయ విసదృశాయ స్వాహ సుసదృశాయ సుసదృశాయ స్వాహ విసదృశాయ స్వాహ సుసదృశాయ విసదృశాయేది సదృశాయ స్వాహ సుసదృశాయ సుసదృశాయ స్వాహ స్వాహ సుసదృశాయ స్వాహ స్వాహ సుసదృశాయ స్వాహ స్వాహ సుసదృశాయ స్వాహ సుసదృశాయ స్వాహ స్వాహ సుసదృశాయ సుసదృశాయ స్వాహ రూపాయ రూపాయ స్వాహ సుసదృశాయ సుసదృశాయ స్వాహ రూపాయ సుసదృశాయేషు సదృశాయ స్వాహ రూపాయ రూపాయ స్వాహ స్వాహ రూపాయ స్వాహ స్వాహ రూపాయ స్వాహ స్వాహ రూపాయ స్వాహ రూపాయ స్వాహ స్వాహ రూపాయ రూపాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ రూపాయ రూపాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ కృష్ణాయ స్వాహ స్వాహ కృష్ణాయ కృష్ణాయ స్వాహ శ్వేతాయ శ్వేతాయ స్వాహ కృష్ణాయ కృష్ణాయ స్వాహ శ్వేతాయ స్వాహ శ్వేతాయ శ్వేతాయ స్వాహ స్వాహ శ్వేతాయ స్వాహ శ్వేతాయ స్వాహ స్వాహ శ్వేతాయ స్వాహ శ్వేతాయ స్వాహ స్వాహ శ్వేతాయ శ్వేతాయ స్వాహ విషంగాయ విషంగాయ స్వాహ శ్వేతాయ శ్వేతాయ స్వాహ విషంగాయ స్వాహ విషంగాయ విషంగాయ స్వాహ స్వాహ విషంగాయ స్వాహ స్వాహ విషంగాయ స్వాహ స్వాహ విషంగాయ స్వాహ విషంగాయ స్వాహ స్వాహ విషంగాయ విషంగాయ స్వాహ సారంగాయ సారంగాయ స్వాహ విషంగాయ విషంగాయ స్వాహ సారంగాయ స్వాహ సారంగాయ సారంగాయ స్వాహ స్వాహ సారంగాయ స్వాహ స్వాహ సారంగాయ స్వాహ స్వాహ సారంగాయ స్వాహ సారంగాయ స్వాహ స్వాహ సారంగాయ సారంగాయ స్వాహ రుణాయ రుణాయ స్వాహ సారంగాయ సారంగాయ స్వాహ రుణాయ స్వాహ రుణాయ రుణాయ స్వాహ స్వాహ రుణాయ స్వాహ స్వాహ రుణాయ స్వాహ స్వాహ రుణాయ స్వాహ అరుణాయ స్వాహ స్వాహ రుణాయ రుణాయ స్వాహ గౌరాయ గౌరాయ స్వాహ రుణాయ రుణాయ స్వాహ గౌరాయ స్వాహ గౌరాయ గౌరాయ స్వాహ స్వాహ గౌరాయ స్వాహ స్వాహ గౌరాయ స్వాహ స్వాహ గౌరాయ స్వాహ గౌరాయ స్వాహ స్వాహ గౌరాయ గౌరాయ స్వాహ బభ్రవే బభ్రవే స్వాహ గౌరాయ గౌరాయ స్వాహ బభ్రవే స్వాహ బభ్రవే బభ్రవే స్వాహ స్వాహ బభ్రవే స్వాహ స్వాహ బభ్రవే స్వాహ స్వాహ బభ్రవే స్వాహ బభ్రవే స్వాహ స్వాహ బభ్రవే బభ్రవే స్వాహ నకులాయ నకులాయ స్వాహ బభ్రవే బభ్రవే స్వాహ నకులాయ స్వాహ నకులాయ నకులాయ స్వాహ స్వాహ నకులాయ స్వాహ స్వాహ నకులాయ స్వాహ స్వాహ నకులాయ స్వాహ నకులాయ స్వాహ స్వాహ నకులాయ నకులాయ స్వాహ రోహితాయ రోహితాయ స్వాహ నకులాయ నకులాయ స్వాహ రోహితాయ స్వాహ రోహితాయ రోహితాయ స్వాహ స్వాహ రోహితాయ స్వాహ స్వాహ రోహితాయ స్వాహ స్వాహ రోహితాయ స్వాహ రోహితాయ స్వాహ స్వాహ రోహితాయ రోహితాయ స్వాహ శోణాయ శోణాయ స్వాహ రోహితాయ రోహితాయ స్వాహ శోణాయ స్వాహ శోణాయ శోణాయ స్వాహ స్వాహ శోణాయ స్వాహ స్వాహ శోణాయ స్వాహ స్వాహ శోణాయ స్వాహ శోణాయ స్వాహ స్వాహ శోణాయ శోణాయ స్వాహ శ్యావాయ శ్యావాయ స్వాహ శోణాయ శోణాయ స్వాహ శ్యావాయ స్వాహ శ్యావాయ శ్యావాయ స్వాహ స్వాహ శ్యావాయ స్వాహ స్వాహ శ్యావాయ స్వాహ శ్యావాయ స్వాహ శ్యావాయ స్వాహ స్వాహ శ్యావాయ శ్యావాయ స్వాహ శ్యావాయ శ్యావాయ స్వాహ శ్యావాయ శ్యావాయ స్వాహ శ్యామాయ స్వాహ శ్యామాయ శ్యామాయ స్వాహ స్వాహ శ్యామాయ స్వాహ స్వాహ శ్యామాయ స్వాహ స్వాహ శ్యామాయ స్వాహ శ్యామాయ స్వాహ స్వాహ శ్యామాయ శ్యామాయ స్వాహ పాకలాయ పాకలాయ స్వాహ శ్యామాయ శ్యామాయ స్వాహ పాకలాయ స్వాహ పాకలాయ పాకలాయ స్వాహ స్వాహ పాకలాయ స్వాహ స్వాహ పాకలాయ స్వాహ స్వాహ పాకలాయ స్వాహ పాకలాయ స్వాహ స్వాహ పాకలాయ పాకలాయ స్వాహ సురూపాయ సురూపాయ స్వాహ పాకలాయ పాకలాయ స్వాహ సురూపాయ స్వాహ సురూపాయ సురూపాయ స్వాహ స్వాహ సురూపాయ స్వాహ స్వాహ సురూపాయ స్వాహ స్వాహ సురూపాయ స్వాహ సురూపాయ స్వాహ స్వాహ సురూపాయ సురూపాయ స్వాహ రూపాయ రూపాయ స్వాహ సురూపాయ సురూపాయ స్వాహ రూపాయ సురూపాయేది సురూపాయ సహన రూపాయన రూపాయ స్వాహ సహన రూపాయ స్వాహ సహన రూపాయ స్వాహ సహన రూపాయ స్వాహ అన రూపాయ స్వాహ సహన రూపాయన రూపాయ స్వాహ విరూపాయ విరూపాయ సహన రూపాయన రూపాయ స్వాహ విరూపాయ అన రూపాయేత్యను రూపాయ సహ విరూపాయ విరూపాయ సహ సహ విరూపాయ సహ సహ విరూపాయ సహ సహ విరూపాయ సహ విరూపాయ సహ సహ విరూపాయ విరూపాయ సహ స్వరూపాయ స్వరూపాయ సహ విరూపాయ విరూపాయ సహ స్వరూపాయ విరూపాయేతి విరూపాయ సహ స్వరూపాయ స్వరూపాయ సహ సహ స్వరూపాయ సహ సహ స్వరూపాయ సహ సహ స్వరూపాయ సహ స్వరూపాయ సహ సహ స్వరూపాయ స్వరూపాయ సహ ప్రతిరూపాయ ప్రతిరూపాయ సహ స్వరూపాయ స్వరూపాయ సహ ప్రతిరూపాయ స్వరూపాయేతి సారూపాయ స్వాహ ప్రతిరూపాయ ప్రతిరూపాయ సహ స్వాహ ప్రతిరూపాయ సహ స్వాహ ప్రతిరూపాయ సహ స్వాహ ప్రతిరూపాయ సహ ప్రతిరూపాయ సహ స్వాహ ప్రతిరూపాయ ప్రతిరూపాయ స్వాహ శబలాయ శబలాయ స్వాహ ప్రతిరూపాయ ప్రతిరూపాయ స్వాహ శబలాయ ప్రతిరూపాయేది ప్రతిరూపాయ స్వాహ శబలాయ శబలాయ స్వాహ స్వాహ శబలాయ స్వాహ స్వాహ శబలాయ స్వాహ స్వాహ శబలాయ స్వాహ శబలాయ స్వాహ స్వాహ శబలాయ శబలాయ స్వాహ కమలాయ కమలాయ స్వాహ శబలాయ శబలాయ స్వాహ కమలాయ స్వాహ కమలాయ కమలాయ స్వాహ స్వాహ కమలాయ స్వాహ స్వాహ కమలాయ స్వాహ స్వాహ కమలాయ స్వాహ కమలాయ స్వాహ స్వాహ కమలాయ కమలాయ స్వాహ పుష్టయ పుష్టయ స్వాహ కమలాయ కమలాయ స్వాహ పుష్టయ స్వాహ పుష్టయ పుష్టయ స్వాహ స్వాహ పుష్టయ స్వాహ స్వాహ పుష్టయ స్వాహ స్వాహ పుష్టయ స్వాహ పుష్టయ సహ సహ పుష్టయ పుష్టయ సహ పుష్టసక్కాయ పుష్టసక్కాయ సహ పుష్టయ పుష్టయ సహ పుష్టసక్కాయ సహ పుష్టసక్కాయ పుష్టసక్కాయ సహ సహ పుష్టసక్కాయ సహ సహ పుష్టసక్కాయ సహ సహ పుష్టసక్కాయ సహ పుష్టసక్కాయ సహ సహ పుష్టసక్కాయ పుష్టసక్కాయ సహ సర్వస్మై సర్వస్మై సహ పుష్టసక్కాయ పుష్టసక్కాయ సహ సర్వస్మై పుష్టసక్కాయేతి పుష్టసక్కాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే స్వాహ ఔషధేభ్య స్వాహ స్వాహ ఔషధేభ్య ఔషధేభ్య స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ ఔషధేభ్య ఔషధేభ్య స్వాహ మూలేభ్య ఔషధేభ్యోషధేభ్య స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ స్వాహ మూలేభ్య స్వాహ స్వాహ మూలేభ్య స్వాహ స్వాహ మూలేభ్య స్వాహ మూలేభ్య స్వాహ స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ తూలేభ్య స్థూలేభ్య స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ తూలేభ్య స్వాహ తూలేభ్య స్థూలేభ్య స్వాహ స్వాహ తూలేభ్య స్వాహ స్వాహ తూలేభ్య స్వాహ స్వాహ తూలేభ్య స్వాహ తూలేభ్య సహ సహ తూలేభ్య స్థూలేభ్య సహ కాండేభ్య కాండేభ్య సహ తూలేభ్య స్థూలేభ్య సహ కాండేభ్య సహ కాండేభ్య కాండేభ్య సహ సహ కాండేభ్య సహ సహ కాండేభ్య సహ సహ కాండేభ్య సహ కాండేభ్య సహ సహ కాండేభ్య కాండేభ్య సహ వృషేభ్య వృషేభ్య సహ కాండేభ్య కాండేభ్య సహ వృషేభ్య స్వాహ వృషేభ్య వృషేభ్య స్వాహ స్వాహ వృషేభ్య స్వాహ స్వాహ వృషేభ్య స్వాహ స్వాహ వృషేభ్య స్వాహ వృషేభ్య స్వాహ స్వాహ వృషేభ్య వృషేభ్య స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ వృషేభ్య వృషేభ్య స్వాహ పుష్పేభ్య స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య స్వాహ పుష్పేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ ఫలేభ్య స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య స్వాహ ఫలేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య స్వాహ అగృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ వన్నేభ్య వన్నేభ్య స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ వన్నేభ్య స్వాహ వన్నేభ్య వన్నేభ్య స్వాహ స్వాహ వన్నేభ్య స్వాహ స్వాహ వన్నేభ్య స్వాహ స్వాహ వన్నేభ్య స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ సగంశిష్టాయ సగంశిష్టాయ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ సగంశిష్టాయ పరిశిష్టాయేది పరిశిష్టాయ స్వాహ సగంశిష్టాయ సగంశిష్టాయ స్వాహ స్వాహ సగంశిష్టాయ స్వాహ స్వాహ సగంశిష్టాయ స్వాహ స్వాహ సగంశిష్టాయ స్వాహ సగంశిష్టాయ స్వాహ స్వాహ సగంశిష్టాయ సగంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహ సగంశిష్టాయ సగంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ సగంశిష్టాయేది సంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ ఉచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహ రిక్తాయ ఉచ్ఛిష్టాయేత్యదోషిష్టాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ ప్రరిక్తాయ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ స్వాహ ప్రరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ సగుణిక్తాయ సగుణిక్తాయ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ సగుణిక్తాయ ప్రరిక్తాయేది ప్రరిక్తాయ స్వాహ సగుణిక్తాయ సగుణిక్తాయ స్వాహ స్వాహ సగుణిక్తాయ స్వాహ స్వాహ సగుణిక్తాయ స్వాహ స్వాహ సగుణిక్తాయ స్వాహ సగుణిక్తాయ స్వాహ స్వాహ సగుణిక్తాయ సగుణిక్తాయ స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ సగుణిక్తాయ సగుణిక్తాయ స్వాహోద్రిక్తాయ సగోరిక్తాయేది సంరిక్తాయ స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ ఉద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ సర్వస్మై ఉద్రిక్తాయేత్యుదోదిక్తాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ ఇతి సప్తమకాండే తృతీయ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః.